అంతట విచారించుచు దుఃఖించు భర్తను చూచి, రాణి మహాత్మా నన్ను అమ్మి ఋణము తీర్పుమని మరల కోరెను. మునిశాపమునకు గురి కావలదని పలికెను. హరిశ్చంద్రుడు శోకముతో భార్యను అమ్ముటకు నిశ్చయించి భార్యను వెంటబెట్టుకొని నగర వీధిలో నిలిచి, పేరులారా, ఎవరికైనా దాసి కావలసినచో నా ప్రియురాలిని అమ్మగలను అనుచుండగా, విశ్వామిత్రుడు బ్రాహ్మణ రూపమున వచ్చి, ఆ దాసిని నాకిమ్ము, నీకు కావలసిన ధనమిచ్చదనెను. ధర్మశాస్త్ర ప్రకారము నీకు ధనమిచ్చుచున్నానని విప్రుడు వస్త్రముపై ధనమునుంచి రాణి తల వెండ్రుకలు పట్టి లాగెను. తల్లిని లాగుచుచుండుట చూచి కుమారుడు వెంటబడెను. అప్పుడు రాణి, ఈ బాలుని కూడా కొని నాకు సంతోషము కలిగింపుమనగా ఈ ధనము తీసుకొని పిల్లవానిని కూడా ఇమ్మనెను. ఆ బ్రాహ్మణుడు తల్లిని బాలుని తీసుకొని తన ఇంటికి వెళ్ళెను. రాణి వెళ్ళిపోవున్నప్పుడు భర్త పాదములపై పడి నమస్కరించి, మరుజన్మమున నాకీతడే పతియగుగాక అని ప్రార్థించెను. రాజు భార్యాపుత్రుల నమ్ముకొని అందుకు విచారించుచుండ విశ్వామిత్రుడు ప్రత్యక్షమై, రాజా, దక్షిణమిత్తునని మాట ఇచ్చితివి, నీవు మాట నిలబెట్టుకొనువాడవైనచో దక్షిణనిమ్ము అని నిర్బంధించెను. అప్పుడు రాజు భార్యాపుత్రుల నమ్మగా వచ్చిన 11 కోట్ల బంగారము నాతనికిచ్చెను. విశ్వామిత్రుడు మరికొంత ధనమిచ్చినగాని దక్షిణ పూర్తి కాదు, ఇంకను కొంత సంపాదింపుము లేనిచో నా తపోబలము చూడగలవనెను. పగటిలో 1/4 భాగము పూర్తియగు వరకు వేచియుందును, అప్పటికీ నీవు దక్షిణనీయనిచో నీతో మాట్లాడు పని నాకులేదు అని ధనము తీసుకుని వెళ్ళెను. హరిశ్చంద్రుడు నన్ను కొనువాడైన ఉన్నచో వెల నిర్ణయింపవచ్చునని చూచుచుండగా, చండాలుడొకడు నాకు దాసుడు కావలెను, నిన్ను దాసునిగా తీసుకొందును, నీకెంత ధనమీయవలెనో తెలియజేయుము అనగా, రాజు నీవెవ్వడివని ప్రశ్నించెను. నేను చండాలుడనని అతడు బదులు పలికెను. రాజు ఆలోచించుచుండగా విశ్వామిత్రుడు అక్కడకు వచ్చి, ఈ చండాలుడు నీకిచ్చు ధనమును యజ్ఞ దక్షిణగా చెల్లింపుము, నిన్ను కొని చండాలుడిచ్చిన ధనమును నాకీయనిచో నా శాపాగ్నిచే నిన్ను కాల్చివైచెదనెను. రాజు, మునివర్యా, నాకు చండాల సేవ తొలగించుము, నీకు ఏ సేవ చేసి ఋణము తీర్చుకొందుననగా, విశ్వామిత్రుడు చండాలుని పిలిచి, ఈతడు నా దాసుడు, ఈతని నీకమ్ముచున్నాను, నీవీతని గ్రహించి ఎంత ధనమిత్తువో తెలుపుమనెను. చండాలుడు పరమానందముతో విశ్వామిత్రుని ముందునకు వచ్చి, ప్రయాగమండలమున 10 యోజనముల నేల మిక్కిలి విలువైనది, దానిని నీకిచ్చెదను, ఇతనిని నాకిమ్మనెను. చండాలుడు 1000 బంగారు నాణెములు ముత్యములు నీకిచ్చెను. రాజు ధైర్యము వహించి ఏమియూ మాట్లాడలేదు. అంతలో ఆకాశవాణి, ఓ మహనీయా, నీ ఇయ్యవలసిన దక్షిణ ధనమిచ్చి ఋణ విముక్తుడవైతిని అని వినిపించెను. రాజు తలపై పుష్పవర్షము కురిసెను. అప్పుడు ఇంద్రాదులెల్లరూ మేలుమేలని రాజును మెచ్చుకొనిరి. అంతట హరిశ్చంద్రుడు సంతోషముతో విశ్వామిత్రునకిట్లనెను, మహాత్మా, నన్ను ఋణ విముక్తిని చేసితివి అని పలికి, నేటి నుండి నేనేమి చెయ్యవలెనని ప్రశ్నింపగా, చండాలుని మాట ప్రకారము నడుచుకొనుము, నీకు శుభమగుగాక అని పలికి ధనము తీసుకొని విశ్వామిత్రుడు వెడలిపోయెను. రాజు చండాలునింటికి వెళ్ళి ఏమి చేసెనని అడుగగా సూతుడు ఇట్లు చెప్పెను. విశ్వామిత్రుడు వెళ్లిన పిమ్మట చండాలుడు శవములపై కప్పిన వస్త్రములు లాగుటకు రాజు నాజ్ఞాపించెను. శ్మశానమున మనకు న్యాయముగా వచ్చునది తీసుకొనుము. ఈ పాతకర్రను తీసుకొని వెంటనే వెళ్ళుమనెను. హరిశ్చంద్రుడు శ్మశానమునకు వెళ్ళెను. అచటి దృశ్యములను చూచి రాజు వలవల ఏడ్చెను. రాజు పండ్రేండ్రు నెల గడిపెను. ఒకనాడు రోహిత కుమారుడు సమిధల మోపును తెచ్చుచు విశ్రాంతికై దానిని ఒక పుట్టపై నుంచెను. అంతలోనొక కాలసర్పము విశ్వామిత్రుని ప్రేరణచే వెలుపలకు వచ్చి రోహితుని కాటువేసెను. వెంటనే అతడు మరణించెను. అతని తోటి బాలురు వాని తల్లికి రోహితుని మరణము చెప్పగా ఆమె నేలపై కూలిపోయెను. బ్రాహ్మణుడు ఆమెను కుమారుని వద్దకు వెళ్ళనీయలేదు. అర్ధరాత్రి యజమాని పాదములొత్తి ప్రార్థింపగా అతడు, నీవు కుమారుని వద్దకు వెళ్ళి అతని అంత్యక్రియలు జరిపి వెంటనే తిరిగిరమ్ము, నా ఇంటి పనులకు ఆటంకము కలుగకూడదనెను. ఆమె ఆ రాత్రి ఒంటరిగా ఏడ్చుచూ వెళ్ళెను. చనిపోయిన కుమారుని చూచి శోకపీడితయ్యెను. నగర పాలకులామె ఏడుపు విని ఆమె వద్దకేగి, నీవెవరవు? ఈ బాలుడెవని పుత్రుడు? మొదలగు అనేక ప్రశ్నలడిగిరి. ఆమె సమాధానము చెప్పలేదు. వారీమె బాలఘాతిని, రాక్షసి కావచ్చునని ఆమెను చండాలునకు అప్పగించి వెళ్ళిపోయిరి. పిమ్మట చండాలుడు, నీవీ దుష్టురాలిని చంపుమనగా హరిశ్చంద్రుడి పని మాత్రము నా చేత కాదనెను. అంతట చండాలుడు, ఈ దుష్టురాలు పెక్కురు చిన్నపిల్లలను పాటను పెట్టుకొనినది. దీనిని చంపిన నీకు పుణ్యమే కలుగును, కనుక దీనిని తప్పక చంపుమనెను. హరిశ్చంద్రుని తిట్టి ఈ కత్తి తీసుకుని దాని తల తెగనరుకుము అని రాజు చేతికి కత్తినిచ్చెను. రాణి తనను చంపి సిద్ధపడుచున్న రాజును చూచి, చనిపోయిన నా కుమారుని దహనక్రియలు జరుపునంత వరకు తాళుము, పిమ్మట నన్ను కత్తితో చంపుమనెను. రాజు సరే అని పంపగా రాణి ఘోరముగా ఏడ్చుచూ కుమారుని శవమును తెచ్చి శ్మశానమునుంచి నేలపై కూర్చొనెను. రాజు రాణి ఒకరినొకర్తూ పట్టలేదు. మరణించిన బాలుని తన కుమారునిగా చూచి నిశ్చయించి కన్నీరు కార్చుచూ మిక్కిలి విచారించెను. రాణి భర్తను తలుచుకొని ఏడ్వగా ఆమె తన భార్యయని తెలిసికొనెను. రాణి కూడా దురవస్థయందున్న భర్తను గుర్తించెను. అంతటా హరిశ్చంద్రుడు చితిపై తన కుమారుని శవమునుంచి భార్యయు తానును నమస్కరించుచూ నిలబడి దేవిని హృదయమున స్మరింపగా ధర్మదేవతను ముందిడుకొని ఇంద్రాది దేవతలు అచటికి వచ్చి అరుదెంచిరి. ధర్మదేవత నోటితో వారు రాజునకిట్లనిరి, ఓ మహాప్రభు వినుము, నేను ధర్మదేవతను ముల్లోకములకు మేలు కోరువాడను. అందరము నీకు మేలు చేయగోరి వచ్చినాము. నేను ధర్మదేవతను, నీ గుణములకు ప్రసన్నుడనైతిని అని రాజును మెచ్చెను. ఇంద్రుడు ఇట్లనెను, హరిశ్చంద్ర మహాశయ, నీవు భార్యాపుత్రులతో సనాతన లోకముల గెలిచితివి. ఇంద్రుడ మృత వృష్టిని చితిపై కురిపించెను. చచ్చిన బాలుడు బ్రతికెను. హరిశ్చంద్రుడు కొడుకును కౌగిలించుకొనెను. అతడు భార్యాపుత్రులతో సంపదలతో కూడి దివ్య మాల్యాంబరములు ధరించెను. ఆనందభరితుడై నిశ్చింతుడుగా నుండెను. ఇంద్రుడు స్వర్గమునకు రమ్మనగా నా ప్రజలను విడిచిరాననగా సాకేత నగరమందు స్వర్గమునకు వెళ్ళగోరువారెల్లరూ హరిశ్చంద్రునితో పాటు స్వర్గమునకు రావచ్చునని ఇంద్రుడు పలికెను. హరిశ్చంద్రుడు తన కుమారుని రాజుగా చేసి పురప్రజలతో స్వర్గమును అలంకరించెను.